దివస్పరి ప్రథమం జజ్ఞే అగ్నిరస్మద్వితీయం పరిజాతవేదాః తృతీయమప్సు నిర్మనాజస్రమింధానయేనంజరతే స్వాధీః విద్మాతే అగ్నే త్రేధ త్రయాణి విద్మాతే సద్మనిభృతం పురుత్రా విద్మాతే నామ పరమం గుహాయద్విద్మాతముత్సంగిగంధ సముద్రే త్వా నిర్మనా అప్సంతం దక్షారీధే దివో అగ్నబోధన్ తృతీయే త్వారజితస్థివాగం సమృతస్థయోనో మహిషా అహింవన్ అక్రందరగ్నిస్థనయన్ నివద్యో క్షామారేరిహద్వీరుధ సమంజన్ సద్యోజ్ఞానో విద్యో అఖ్యదారోదసే భానునాభాత్యంతః ఉషిత్పావకో అరతిస్తు మేధామర్తేష్వగ్నిరమృతో నిధారే ఇయర్తి ధూమమరుషం పరిభ్రదుక్షుక్రేణ శోచితాద్యామినక్షతే విశ్వస్య కేతర్భువనస్య గర్భ ఆరోదసే అవృణాజ్జాయమానః వేణుం చిదగ్రిమభినత్పరాయంజనాయనగ్నిమైరంత పంచ శ్రీరాముదారోధరుణోరీణాం మనీషాణాం ప్రార్పణ సోమగోపాః వసో సోనస్సహసో అప్సురాజా విభాత్యగ్రముషసామిధానః యస్తే అద్య కృణవద్భద్రశోచే భూపం దేవ కృతవంతమగ్నే ప్రసన్నయ ప్రతరాం వస్యో అక్షాభిద్యుమ్నం దేవభక్తయ్యవిష్ఠా ఆరంభజసౌ సర్వశేష్పజ్ఞముక్తముక్తాభజస్యమానే ప్రియో అగ్నాభవాత్యుజ్జాతేన భిరదుజ్జనిత్వైః వామగ్నే యజమానా అనుజ్యో న విశ్వాపసూలిదుధిరే భార్యాణి ప్రజాతమద్రవిణమిచ్చమానా భజంగోమంతముషిజోమివృహ ఋషానోర్మ్యాద్యోర్మర్ణమాయుశ్రియేణుచానభవద్యోభర్యే నంద్యోజనయత్సురేతాః అన్నపదేన్నస్య నోదేత్యన భీమస్య సుష్మిణః ప్రప్రదాతారంతారిణవోర్జన్ నోధేర్దిపదే చతుష్పదే ఉరుత్వా విశ్వే దేవా అగ్నే భరం ద్విజిత్తిభిః స్వనాభవ శివతమః సుప్రదీతో విభావసుః ఏదగ్నే జ్యోతిష్మానయాభిభిస్త్వం రహభ్యర్భానుభిర్భాతం మాహిగుంసి స్తనువాః ప్రజాః సమిధాగ్నిందువశ్చతృతైర్బోధయతాదిశం ఆస్మిన్ హవ్యాజుహోతన ప్రప్రాయమగ్నిర్భరతస్య శృణ్వే వియత్సూర్యోపలోచతే బృహద్భాః అభయ పూర్వం వృతనాదురస్థౌ దేదాయదేవ్యోదిశివోనః ఆపో దేవే ప్రతిగృహ్ణే నభస్మై తస్యోనే గుణద్భగం దురతావలోకే తస్మై నమందాంజనయస్సు పత్నేః మాసేమ పుత్రం విభృతాశ్వేనం అప్సర్గ్నే సధిష్టమసౌషధీర్ణరుధ్యతే గర్భే సంజాయతే పునః గర్భో అస్యోషధీనాం గర్భో వనస్పతీనాం గర్భో విశ్వస్య భూతస్యాగ్నే గర్భో అపామసి ప్రసజ్ఞభస్మనాయోనిమపశ్చ పృథివీమగ్నే సంసృజ్య మాతృభిస్తం జ్యోతిష్మాన్ పునరాసదః పునరాసద్యసదనమపశ్చ పృథివీమగ్నే శేషే మాతుర్యథోపస్థేందరస్యాగం శివతమః పునరోర్జానివర్తస్త పునరగ్న ఇషాయుషా పునర్నపాలి విశ్వతః సహైర్యానివర్తస్వాగ్నే బింబస్వధారణా విశ్వప్స్రియా విశ్వతస్పరే పునస్వామిత్యా రుద్రావసవః సవింధతాం పునర్బ్రహ్మాణో వసువేథ యజ్ఞైః ఘృతేన రక్తం తనవో వర్ధయస్వ సత్యాః సంతి యజమానస్య కామాః గోధానో అస్య వచదోయమిష్టమగంహిష్ఠస్య ప్రభృతస్య స్వధావః ఈయరి త్వామనుత్వా గృణాది బందారుస్తే ధర్మం వందే అగ్నే సమోధిమగభావసుపదిః ఇయోధ్యస్మద్వేషాగుంసి అపేతమేతమిజసత్పతాతోయే స్వస్థపురాణాయే చ నూతనాః అదార్యమోపదానం పృథివ్యాగ్రమం పితరో లోకమస్మై అగ్నేర్భస్మాస్తమధరణం మయితే కామధరణం భూయాత్ సంయామ ప్రియాస్తనుమస్తం ప్రియా హృదయానివ ఆత్మా వస్తుతం ప్రియస్తం ప్రియాస్తనుభోమ అయం సో అగ్నిరయస్మిన్ స్వామమింద్రస్తుతం తథే జఠదేవావసాన సహస్రయం వాజమత్యన్న సప్తిం సమాన సూర్యవేదాదవేద అగ్నిదివోర్ణమచ్చాదిగాస్యచ్చాదేవాగుమూచిచేధిష్ణియాయే పరస్తాద్రోజనే భౌర్యస్తయాశ్చావస్తానుపతిష్టంతాప అగ్నే దివివర్చ పృథివ్యాయోషిష్వప్సుదాయక్షమున్వాదంధర్వేణస్త భానోర్నవోషాదో అగ్నిన ప్రావణేభిః సజోడసః యుషంతాగం హవ్యమాహుతమనమేవాయుషో మహీః ఇలామగ్నే పురుదగం సగం సలింగోష్మత్తమగం హవమానాయ సాధ స్యాన్నస్కోనస్తనో విజావాగ్నేర్భోత్వస్మే అయం తేజోర్విక్యోయతో జాతో అనోచానోహాధానోవద్ధయారయం చిదశితయా దేవతయాంగిరస్మద్భ్రువాసీత పరిచిదశితయా దేవతయాంగిరస్మద్భ్రువాసీత లోకం ప్రణచిత్రం ప్రణాసోసీద శివాత్మన్ ఇంద్రాగ్నే త్వా బృహస్పతిరస్మినయో నావసీడతన్ తాస్యోదోహతస్వామగ్నిశ్రేణంతి పృష్టయః జన్మన్ దేవానాం విషపృష్పారోచనే దివ సమితం సంకల్పేథాగుం సంప్రియోరో జిష్ణోసు మనస్య మానవ ఇషమోర్జమపి సంవసానో సంభావనాగం సంభ్రతాసము చిత్తాన్యాకరం అగ్నే పురేష్యాధిపాభవాత్మన్నః ఇషమోర్జయ్యజమానాయ ధేహి పురేష్యస్తమగ్నేరహిమాన్ పుష్టిమాగం అసి శివాకృత్వాదిశ సర్వా స్వాయ్యోనిమిహాసదః భవదన్నస్తమనసో సమోగతావలేపసో మా యజ్ఞకం హిగం దిష్టం మా యజ్ఞపరింజాదవేదసో శివో భవదమర్జనః మాదేవ పుత్రం పృథివీ పురేష్యమగ్నిజ్ఞస్వేయో నామభారుఖా తాం విశ్వే దేవైర్ఋతుభిః సంవిధాన ప్రజాపతిర్విశ్వకర్మా విముంచతో యజదస్య పారేణ శుక్రం జ్యోతిరజారిణ తన్న పరిణతిర్విరోష్మానరస్వాహా నమస్తుతే నిర్దే విశ్వరూపే రస్మయం విజదా బంధమేదం యమేనత్తయ్యం వ్యాసం విధానోత్తమన్నాగమధిలోహయేమం యత్తే దేవే నిర్దిరా భవంతరామగ్రీవాస్వమిగత్యం ఇదేత్యాయుషో నమధ్యాత్సా జీవస్థితమధ్య ప్రముక్తః అస్క్రూర ఆసంజాం బంధానామసర్జనాయ భోమిరిజిత్వాజనాహం పరివేద విశ్వత అసంవంతమయమానమిక్షస్తేనస్కరస్యాన్వేషి అన్యమస్తదిక్షసాదయిత్యానమో దేవి నిర్దేతుభ్యమస్తు దేవీ మహన్నరిం వందమాన పితేవ పుత్రం సోభిః విశ్వశ్రియాజాయమానస్తవేదశిరశిర ప్రతి సూరే విజష్టే నివేశన సంగమనోవసూనా విశ్వారూపాభిజష్టే సచీభిః దేవైవ సవిత సత్యధర్మేంద్రమనస్థౌత పరే పథీనాం సంవరత్రాదధాతనైరాహావాంకణోదనా సించామహావటముద్రిణం వయం విశ్వాహాదస్తమక్షితం నిష్కృతాహావటగం సువరత్రగం సుచేతనం ముద్రిణగం సించే అక్షితం శ్రీరాయింజంతి కవచో యుగామితం వదే పృథగ్ ధీరా దేవేషుకం నయా యునక్తీరాయుగాతనోదృతేన లోపదేహ బీజం విరాజ సృష్టిస్తఫలాసం నోదే దీర్ఘన్యాపక్వమాయ లాంగనం పవీరవగం సుషేవగం సుమతిత్సలో ఉదృక్షది కాములిం ప్రభర్వ్యం చ పీవరీ ప్రస్థావద్వాహనం సునన్నపాదావిచుదంతు భూమికం సునం కేనాథ అభియంతు వాహాన్ సునం పర్జన్యో మధునాపయోభిశ్వనాదీరాధునమస్మాదు ధత్తం కామం కామధుగే దుఃఖమిత్రాయ వరుణాయ చ ఇంద్రాయాగ్నయ పూష్ణపోషధేభ్య ప్రజాభ్య ఘతేన సీతామధునాథమక్తా విశ్వైర్దేవైరణమదాబుద్ధే ఓర్జస్పతి పయసా బిందమానాస్మాన్సీతే పయసాభ్యామృత్సాతాషదయో దేవేభ్యత్రిగం పురా మందామిభ్రూణామహంసంధామాని సప్తజ శతమం అంబధామాని సహస్రముదమోను అథాసక్రంతో యూయమిమం మే అగతం కృత పుష్పావదే ప్రసోవదే ఫలినీర ఫలాహుత అశ్వాయువ దళిత్వేరుధ పాలయిష్ణవ ఓడదేమాదరస్తో దేవేరుపబ్రవే ప్రపాగం చ విఘ్నేరవశ్చాతయమానా అశ్వత్థేవృతనం పర్ణేవదలి కృదా గోపాలయత్కిలాదరత్సనవసమోరుషం యదహం వాజయన్యమావోషధీరహస్తాదే ఆత్మా లక్ష్మస్తనశ్యతి పురాజీవృభో యథా సంగచ్చంతే రాజానస్తమితామివ విప్రస్వముచ్యతే భిషగ్రక్షోహామీ వచాతన నిష్కృతిర్నామవో మాతాథాయూయగ్రస్థ సంకృతేః సదాపదర్శిణీ స్తనయతామయతిష్కృత అన్యావో అన్యామవత్మన్యాన్యస్య ఉపావత తాః సర్వావోషధయః సంవిధానాదిదం మే ప్రావతావచః ఉచ్ఛష్మావోషధీనాంగావో గోష్ఠాదివేరతే ధనగం ధరిష్యంతీ నామాత్మానం తమ పూరుష అవిశ్వా పరిష్టాస్తేనమివ వ్రజమక్రమః ఓషధయః ప్రాజుచ్చమనుయత్కించదనుభాగుండపః యాస్తాదత్తురాత్మానయ్యాదుర్పరఃపరః తాస్త్రేయక్ష్మం విబాధంతాముగ్రో మధ్యమశీల సాగయ్యక్ష్మప్రపదశ్యేన దేవినా సాగం వాతశ్రద్ధాజ్ఞా సాగన్నశ్చ నిఘాగయా అశ్వాపతేగం సోమపతే మూర్జయంతే ముదోజసం ఆవిక్షితర్వాషధీరస్నాయే యా ఫలినేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్మిణే బృహస్పతి ప్రదూతాస్తానాముంచంతగంహద యావోషదయ స్వమరాజ్ఞే ప్రవిష్టా పృథివే మనో ప్రాధాంతమస్తుత్తమా ప్రణో జీవాతమేతు అవపదంతేన వదంతి మమోషధయ పరే ఎందేవమశ్నవామహేనరిష్యాది పూరుణ యాశ్చర్మంతి యాశ్చ దూరం పరాగతా విహతంగలా సర్వా అస్మైం దత్తభేషజం మావోర్షత్ఖలితాయస్మై తాహం ఖనామివ దివచ్చదుష్పదస్మాకం సర్వమస్మనాదురం ఓషధయస్తం వదంతే సోమేన సహరాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్తగం రాజన్ పారయామసి బాణాహివంసే జనజాయ పృథివ్యాయ వాదివగం సద్ధర్మా జజాన యశ్చాపశ్చంద్రా బృహతేర్జాన యస్మై దేవాయ హమిషామిధేమ అభ్యావర్తస్వ పృథివీయజ్ఞేన పయసా సహ అపాంతేనగ్నిషితోపసర్పదో అగ్నేయత్తే శుక్రయ్యచ్చంద్రయ్యూతయ్యద్విజ్ఞయం తద్దేవేభ్యోభరామసిషమోర్జమహమిదాదస్థాం అమృతస్థోనే ఆ నోగోషమిషత్తోషేమిమయ్రవోమయోమిభ్రాజంతర్చయో విభావతో బృహద్భానోదవ సామాజముఖ్యం దాదిదాజన్నగ్నే పథయస్వ జంతుభిరస్మే రాజో అమర్త్య ఓర్జోనపాజస్ సస్తిభిర్మందస్పథేతిభిక్షితస్కందోరిమజాకవర్జా శుక్రవర్చా అనూనవర్చా ఉదయరి భారుణా పుత్ర పితరా పితరన్నుపావస్థిభయృణక్షిదోదీ వృందావానం మహిషం విశ్వజర్షిణిమగ్నిగం సుమ్నాయతే గురోజనా సుకర్ణగం సప్రశస్తమంతా విరాధే బ్రహ్మానుషాయుగా నిష్కర్తారమద్భరస్ ప్రజేణాధదేమే రాజం భగోణాభుజం కవికృతం ప్రణక్షిషానగౌరయం చిరస్థపరిచిరమోధ్వజిరస్వయద్భంతయాదేవతయాస్మద్భ్రువాసీదత ఆప్యాయస్వతమే విశ్వదస్వామవృష్ణియం భవాజస్థం కథే సందే పజాగంసిమయం సువాజాస్వృష్ణయాన్నభిమాజా ఆప్యాయమాన అమృతాయ సోమదివిశ్రవాగస్తుత్తమానిధిష్మా అభ్యస్థాద్యుష్మా ప్రదనాలాదేస్తోమా బృహస్పతి సమితా తన్మాహ పూషా బాధాత్సుకృతస్య లోకే ఎలక్రందః ప్రథమం జాయమానముద్యాన్ సముద్రాదుదవాపురీషాన్ శయనస్య పక్షాహరిణస్య బాహో వస్తురంజని మదత్తే అర్వన్ అపారం పృష్టమధిరోగిరణే సముద్రమభిదః పిన్వమానం వర్ధమానం మహాజపుష్కరం దివో మాత్రయావరిణా ప్రశస్త బ్రహ్మరి జ్ఞానం ప్రథమం పురస్తాద్విషే మదస్సుజో వేనావహ స బుద్ధయాష్టాశ్రదస్థయోనిమసరస్థ హిరణ్యగర్భస్తమవర్తదాగ్రే భూతస్థ జాతపతిరేకాసీత్ సదాధారపృథివేంద్రాముదేమాయ కస్మై దేవాయ హమిషా విధేమ దక్షశ్చ స్కందపృథివేమనుద్యామినం చయోనిమయశ్చపూర్వ తదీరయ్యో నిమల సంచరంతం దక్షంజ హోమ్యను సప్తహోత్రాః నమోస్తు సర్వేభ్యో ఏకేజ పృథివీమన ఏ అంతరిక్షే దివిదేభ్యః సర్పేభ్యో నమః ఏ గౌరోచనే దివో ఏ వాసూర్యస్య రశ్మిషో ఏకామప్సులతః కదంతేభ్యః సర్పేభ్యో నమః యాయోయాధానాయ్యే వామనస్పతిగౌరణో ఏ వాటేర్భ్యస్తర్పేభ్యో నమ ధ్రువాధరుణాస్తా విశ్వకర్మణా సుగుదా మా త్వా సముద్ర ఉద్వధేన్మాసు వర్ణోప్యసమానా పృథివేంద్రగృహ ప్రజాపతిష్పాదాలయతు పృథివ్యా పృష్టే విరస్పదేం ప్రసస్పదేం ప్రథోది పృథివ్యది భూరది భూమిరస్తరి విశ్వధారా విశ్వస్య భువనస్య ధర్తే పృథివేంగక్ష పృథివేంద్రగం హమధివేం మాహిగం సేర్విశ్వస్మై ప్రాణాయ పానాయ జ్ఞానాయ దానాయ ప్రతిష్టాయ చరిత్రాయాభిమానమర్చాసంతమేణతయా కాండా కాండా పరోహంతే పరుష పరుష పరే ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చాసేన ప్రతనోడి సహస్రేణ విరోహతి దేవేట్టకే విధేమ హవిషా భయం అషాఢాదిమానా సహస్వారాదే సహస్వారాదే యదః సహస్రపదనా సహస్రపదన్యద సహస్రవీర్యాదిమానిన్వా మధురాచారితారితే మధుక్షరంతి సింధవ మాధ్వేర్న సంతోషధే మధునక్తమతోషి మధుమత్పార్థిపగంజ మధుర్దోరస్తు న పిత మధువాన్మావనస్పతిర్మధుమాగం అస్తు సూర్య మాధ్వేర్గావో భవంతు నః మహేద్యో పృథివేదన ఇమే యజ్ఞం మిమిక్షతాం వివృతాం నాభరేమభిః తద్విష్ణాః పరమం పదం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాదతం ధ్రువాధిపతిర్విశ్వపదం యదః శ్రోతా దేవేభిరమృతేనాగాః యాస్తే అగ్నే సూర్యే ఋతమర్జతో దివమా తన్వంతి రశ్మిభిః తాభిః సర్వాభిరుచేయనాయనస్కృతి యావో దేవాః సూర్యేరుచోగోష్ష్వేరుజాయుషః ఇంద్రాగ్నేతాభిః సర్వాభిర్నో ధత్త బృహస్పతే విరాజ్యోతిరధారయత్ సమ్రాజ్యోతిరధారయత్ స్వరాజ్యోతిరధారయత్ అగ్నేయుక్ష్మాహేతవాశ్వాసో దేవ సాధవః అహం వహం జాశవః యుక్ష్మాహిదేవహూతమాగుం అశ్వాగుం అగ్నేరథేరివ నిహోతాపూర్యస్తదః దర్ప్తశ్చ స్కందపథిరేవనుద్యామిమంచయోనియశ్చపూర్వః ేయ్యోమనుసంచరందం దప్సంజుహోగ్యనసప్తహోత్రాః అభోజిదం విశ్వస్య భువనస్య వాగినమగ్నేర్వైష్వానరస్య చ అగ్నిర్జ్యోతిషాజ్యోతిష్మాన్ రుక్మో వర్చసా వర్చస్వాన్ హృదయేత్వాసమిత్రమంది సరితో నధేనాః అంతర్హృదా మనసా పూజమానాః గతశ్చారా అభిజాగసేమి హిరణ్యయో వేదతోభ్యాసాన్నామధుకులాని భజన్నాస్తే మధు దేవతాభ్యసే సప్తీరే స్వధాన్వహానామృతాం గర్భం వయసాగమంజన్ సహస్రస్య ప్రతిమాం విశ్వరూపం పరివృంధి హరతామాభివృక్ష శతాయుగం గృహీయమానః ఇమం మాహిగుంసేర్నిపాదం పశూనాగుం సహస్రాక్షమేధాయమానః మహిమారణ్యమనుజయదిశామితేన జిన్వానస్తనుభో నిషీద పాదశ్చర్ధ్రాజం వరుణస్తనాభివశ్వం జ్ఞానగుం శరీరస్య మధ్యే శిశున్నదీనాగుం హరిమద్రిబుద్ధమగ్నే మాహిగుంసేః పరమే వ్యోమన్ ఇమం మాహిగం శేరేగర్భం పశూనాంకనిక్రదం వాజినం వాజినేషు గౌరవారణ్యమనుజేదిశామితేన జిన్వానస్తనుభో నిషీద అజస్రమిందుమరుడంభురన్నమగ్నిమీఢే పూర్వజిప్తౌ నమోభిః సమర్వభిర్దుషకల్పమానోకాం మాహిగం శేరజిమిం విరాజం ఇమగుం సముద్రగుం సదధానముత్సం విచ్యమానం భువనస్య మధ్యే ఘతందుహనామతిజనాయాగ్నేమాహిగుంసే పరమే వ్యోహన్ గవయమారణ్యమృతేన జిన్వానస్తనుభోనిషీద వరోహోక్తిన్పట్టుర్వరుణస్తనాభిమవింజ్ఞానాగూరజనః పరస్మాద్ మహీగుంసాహస్త్రే మధురస్య మాయామగ్నేమాహిగుంసే పరమే వ్యోహన్ ఇమామోర్నాయం వరుణస్య మాయాధ్వజం పశూనాం దివనాం చతుష్పదాం పుష్ట ప్రజానాం రసమంజలిత్రమగ్నే మాహిగుంసే పరమే వ్యోమన్ పుష్టమారణ్యమనుజయదిశామితేన జిన్వానస్తనుమానిషీద అగ్నిరగ్నేస్తపతోధిరాదశోజా పృథివ్యా ఉదవా దివస్పరి ఏన ప్రజా విశ్వకర్మాగ్నేహేన పరితో అజాగ్నేశ్యలితారమగ్నే ప్రజాలోహమాయందుపమేభ్యాస్తజా దేవా దేవతామగ్రాయన్ శరభారణ్యమృతేన జిన్భానస్తనుభో నిషీద ఇంద్రాగ్నేరోజనాదివ పరివాజేషు భూషసః తద్వాంచేది ప్రవీర్యం శిరసద్వృత్రముదసనో దివాజమింద్రాయో అగ్నేశహురేశమర్యాద్ ఇహద్యంతావసవ్యస్య భూరేః సహస్తమా సహసా వాజయంతా ప్రజలిషేభ్య ప్రదనాహవేషు ప్రపృథివ్యాధే దివశ్చ ప్రసంధభ్య ప్రగిరిభ్యో మహిత్వా ప్రేంద్రాగ్నే విశ్వాభువనాత్యన్యా మరుగాయస్య హి క్షయే పాఠాదివో విమహసః సదుగోపాతమోజనః యజ్ఞైర్వా యజ్ఞమాహతో విప్రస్య వామజీనాం మరుదశ్రుతాహవం శ్రియతేకం భానుభిస్తం మిమిక్షిరేతేన స్తుభిస్తరక్మభిస్తు ఖాదయః ఏవాసీమంతరిష్మిణాభీరవో భిద్రే ప్రియస్య మారుతస్య ధామ్నః అవదేహేణ ఉదుత్తమం కయానశ్చిత్రాభువదూతే సదారుధస్తఖాః కయానిష్ఠయా వృతా కో అర్జయిం తే భురిగారుతస్య సువీవతో భామినో దుర్ఘృణాయోన్ ఆసన్నిషోన్ హృత్స్వదోమయో భూరిరేణ భృత్యామణసత్తరీవాన్ అగ్నేనయా దేవానాగుంషన్నా భవంతు వాజే వాజే అప్సమేషిష్టమసౌషధీరణ్యే గర్భే సంజాయసే పునః వృషాదోమద్విమాగం అధివృషాదేవృషవ్రత వృషాధర్మాయే ఇమం మే వరుణతత్వాయామిత్తం నాగ్నే సత్వం నో అగ్నే ఓం అపాన్పేమం సాదయామ్యపాన్తోద్వం సాదయామ్యపాన్తాభస్మం సాదయామ్యపాన్త్వా జ్యోతిషసాదయామ్యపాన్త్వాజలే సాదయామ్యర్ణవే సదనే సీతసముద్రే సదనే సీతసలిలే సదనే సీతాపాక్షయే సీతాపాగం సధిజి సీతాపాన్త్వా సదనే సాదయామ్యపాన్త్వాదశ్చే సాదయామ్యపాన్త్వాపురీషే సాదయా ౌనౌ సాదయాన్వాసాదయామి గాయత్రీ ఛందస్తిష్టందో జగదీక్షందో నష్టంద పంక్తిఛంద అయం పురోభవస్త ప్రాణోభౌ వాయనోపసంద ప్రాణాయనో గాయత్రీ వాహందీ గాయత్రియై గాయత్రం గాయత్రాదు పాగుంశు పాగుంశాస్త్రివృత్తవతోరసంతర గౌరసంతరాత్మతిష్ఠరిటి ప్రజాపతి గృహీతరా ప్రాణం గృహ్ణామి ప్రజాభ్యోజం దక్షిణ విశ్వకర్మాదస్య మనో వైశ్వకర్మణం గ్రహేష్మాదృష్టఘ్నేష్మే ద్రష్టుభ ఐడమైడ ర్యామాత్ పంచదశ పంచదశాగృహృహతో భరద్వాజరి ప్రజాపతి గృహీతయాత్మయామాగృహ్ణామి ప్రజాభ్యోయం పశ్చాద్విష్టవ్యజాత్తస్త్రిక్షుర్వేష్వ్యజతం వర్షాజితాక్షుషాని జగలి వారిణి జగత్యాక్షమక్షమాత్ శుక్ర శుక్రాత్ సప్తదశ సప్తదశాద్వైలోకం వైలోకాద్విశ్వామిత్రదశ ప్రజాపతి గృహీతయాత్మయా చక్షుర్గృహ్ణామి ప్రజాభ్యమిదముత్తరాత్ సువత్సస్య శ్రోత్రగం సౌభగం సరక్షౌద్యనుష్టుభారద్యనుష్టుభస్వారజ్ఞ స్వారాన్మంత్రి మంత్రిణే కవిపుంసే కవిపుంసాద్వైరాజం వైరాజాద్యమదగ్నిర్ణి ప్రజాపతి గృహీతయాత్మయా శ్రోత్రం గృహ్ణామి ప్రజాభ్యమపరిపరిస్తేవాంగ్మాదీహే మంతో వాచ్యాజన పంక్తిర్హై మంత్రి పంక్తే నిధనవన్నిధనవతృణవత్రయస్త్రింశోత్రణవత్రయస్త్రింశాభ్యాంశాత్వరదైవతేషాత్వరదైవతాభ్యాం విశ్వకర్మరణి ప్రజాపతి గృహీతయాత్మజావాచం గృహ్ణామి ప్రజాభ్యః రాజేషాం వసంతరతో నామేవత బ్రహ్మద్రవిణం ద్రవత్సవస్తము పంచదశవర్తనస్త్రమయ కృతమయాతో వాదస్సాన గణిషిర్దక్షిణాదిశాంతో నామింద్రో దేవత క్షత్రం ద్రవిణం పంచదశస్తోమస్తము సప్తదశవర్తనిర్దిత్యవాడ్మయస్త్రేతాయాన దక్షిణాద్వాతో వాదస్సనాథమణి ప్రదేశే విశ్వే దేవా దేవతా విద్రవిణగం సప్తదశస్తోమస్తవత్తరిస్తివత్సోమయోపరోజానాం పశ్చాద్వాతో వాతో హభో నరిహృదీతూనాం మిత్రావరుణో దేవతా పుష్టం ద్రవిణమేక విగుంశస్తోమస్తవుత్రణవర్తనిస్తుర్యవాగ్మయస్కందోజానాముత్తరాద్వాతో వాత ప్రత్నరిషిరోర్ధ్వాదిశాగం హేమంత శిశిరావృతూనాద్రవిణం కృణవస్తోమస్తముత్రయస్త్రిగుంశవత్తని పృష్టవాగ్మయో విభోరయానాం విష్ణగ్వాతో వాతస్సు వర్ణరిషి పితర పితామహాపరే వరే తే అప్పాంతు నో మంతస్మిన్ బ్రహ్మన్నస్మిన్ క్షత్రేమాశిష్యస్యాం పరోధాయామస్మిన్ కర్మన్నస్యాం ధ్రువక్షిర్ధ్రువయో నిర్ధ్రువాసిద్ధ్రువాయ్యో నిమాసీనసాధ్యా ముఖ్యస్య కేదంబ సమం పురస్తాదశ్మినాధ్వర్యోధాలయదామిహత్వా ఏదక్షేదక్షపి దేహదీతదే వత్రా పృథివీ బృహదీరవాణ స్వాసస్థా తను భాసం విశస్వమితే వైహితో నవాసుదే భాస్మినా భర్యోగాదయతామిహత్వా పునాయనే వసుమదేవ యోధారయన్నాబద్ధబహుళగం సువీరం అపామజిందుర్మజిం బాధమానా రాజస్పోషే యజ్ఞపతి మా భజంతే సువర్ధే యజమానాయ పోషమశ్వినా ధర్యోసా వేదా విహత్వా అగ్నేః పురేషమసి దేవయా వేదాన్ విశ్వే అభిగృణంతు దేవాః స్వామపృష్టాభిధమేహేద ప్రజావదస్మే ద్రవిడాయుధ స్వాశ్వినా భర్యోదా నేతా విహత్వా దివామోర్ధాజ పృథివ్యానాభిర్విష్టం భరే దిశామధిపత్రే భువనానాం ఓర్మిర్ధప్సో అపామసి విశ్వకర్మా ధరిశ్వినా ధర్యోదారేనా విహత్వా సజోరుభిః సజోర్విభాభిః సజోర్వసుభిః సజోరుద్రేః సజోరాదిత్యేః సజోర్విశ్వేర్దేవైః సజోర్దేవైః సజోర్దేవైర్వజోనాథైర్వైశ్వానరాశ్వినాద్భర్యోదారేనామిహత్వా ప్రాణం మే పాహ్య బాణం మే పాహి ధ్యానం మే పాహి చక్షుర్మ ఉర్వ్యా విభాహి శ్రోత్రం మే శ్లోకయాపస్మిన్ వౌషధేర్జన్మద్ది చతుష్పాదవ దివో వృష్టి మేరయా ప్రభిర్వయస్పృష్టందో నిద్యవాద్వయో విరాచ్ఛందః పంచామిర్వయో గాయత్రీ ఛందస్తు వత్సో వయముష్మిహా ఛందస్తు యమాద్వయో నిష్టుప్ఛందః పష్ఠవాద్వయో బృహదీ ఛంద ముక్షావయస్సతో బృహదీ ఛందరిణభోవయ కవుఛందో ధేనుర్వయో జగదీ ఛందో నద్వానువయః పంక్తిశ్చందో వస్తో వయో విమలం ఛందో వృష్టిర్వయో విశాలం ఛందః పురుషో వయస్తంద్రం ఛంద వ్యాఘ్రోవయోనాధిష్టం ఛందస్య గుంభోవయశ్చతిశ్చందో విష్టం భోవయోధిపతిశ్చందః క్షత్రం వయోమయంతం ఛందో విశ్వకర్మా వయ పరమేష్ఠీ ఛందో మూర్ధావయ ప్రజాపతిశ్చందః ఇంద్రాగ్నే అవ్యధమానామిష్టకాంద్రగుంహతం యువం పృష్ఠే నద్యా వా పృథివీ అంతరిక్షం చ విభాషతాం విశ్వకర్మాదయంతరిక్ష పృష్టే విజస్పదే ప్రధస్పదే భాస్పదే గౌసోరిమతే మాయాద్యాం భాస్యా పృథివీ భోర్వంతరిక్షమంతరిక్షాంతరిక్షం దృగౌహాంతరిక్షం మాహిగంసే విశ్వస్మై ప్రాణాయ పానాయ వ్యానాయ దానాయ ప్రతిష్టాయే చరిత్రాయ వాయుస్వాభిమానుమజ్ఞా స్వస్త్యా ఛద్మినా సంతమేన దయా రాజ్యేదిక్స్వరాడస్మిదిగతిపత్నిహతేదిగాయం మే పాహి ప్రాణం మే పాహ్య బాణం మే పాహి జ్ఞానం మే పాహి చక్షుర్మే పాహి శ్రోత్రం మే పాహి మనో మే జన్మవాజం మే పింపాత్మానం మే పాహి జ్యోతిర్ మే యక్ష మాఛంద ప్రమాఛంద ప్రతిమాఛందేవిఛంద పంచంద ఉష్ణిహాఛంద గృహదీ ఛందో నిష్టుఛంద విరాఛందో గాయత్రీ ఛంద సృష్టుఛందో జగదీ ఛంద పృథివీ ఛందోంతరిక్షం ఛందోద్యౌంద సమాశ్చందో నక్షత్రాది ఛందో మనశ్చందో వాక్ఛంద కృషిఛందో హిరణ్యం ఛందో గౌశ్చందో జాఛందో స్వచ్ఛంద అగ్నిర్దేవతా వాతో దేవతా సూర్యో దేవతా చంద్రమా దేవతా వసవో దేవతా రుద్రా దేవతా నిత్యా దేవతా విశ్వే దేవా దేవతా మరుతో దేవతా బృహస్పతిర్దేవతేంద్రో దేవతా వరుణో దేవతా మూర్ధా నిరాధ్రువాదిధరుణా యంత్రిగణమిత్యేషేత్వర్గేత్వాష్యే త్వాక్షేమాయ త్వాయంత్రేణ ధ్రువాదిధరణి ధర్త్యశిధరిత్రాయుషే త్వా ఆశుస్త్రవర్భాంత పంచదశో వ్యోమ సప్తదశ ప్రదోర్తిరష్టాదశస్తపో నవదశోభివర్తస్తంశోరుణరేక విగుంశోర్వాగుంశ సంభరణస్త్రయో విగుంశో యోనశ్చతుర్విగుంశో గర్భా పంచ విగుంశ భోజస్త్రిణవచతురేక త్రిగుంశ ప్రతిష్టాత్రయ త్రిగుంశో బ్రద్ధస్తపంచదశ్రిగుంశో నాకష్ట త్రిగుంశో విభర్తాయ త్రిగుంశో ధర్తశ్చతుష్టోమః అగ్నేర్భాగోదిక్షాయాధిపత్యం బ్రహ్మకృతం ద్రువత్స్వామ ఇంద్రస్య భాగోదివిష్టాధిపత్యం క్షత్రజ్ఞస్పదం పంచదశ స్తోమో దశక్షరాం భాగోది ధాతురాధిపత్యం జనిత్రజ్ఞస్పదం సప్తదశ స్తోమో మిత్రస్య భాగోదివర్ణశ్చాధిపత్యం దివో వృష్టిర్వాదాస్పృదానేకవింశ స్తోమోదిత్యై భాగోదిపోష్ణాధిపత్యమోజస్పృతం తృణవస్తోమావసూనా భాగోదిరుద్రానామాధిపత్యం చతుష్పాదం చతుర్విగుంశస్తోమహాదిత్యానాం భాగోదిమరుతామాధిపత్యం గర్భాస్మృతాః పంచ విగుంశస్తోమో దేవస్థితమిదర్భాగోది బృహస్పతేరాధిపత్యగుం సమేతే ద్విషస్పృతా చతుష్టోమస్తోమో యావానాం భాగోస్యజావానామాధిపత్యం ప్రజాస్తుతాశ్చతుశ్చత్వారిగుంశస్తోమర్భూణ విశ్వేనాం దేవానామాధిపత్యం భూతం నిశాంతజ్ఞస్పృతంత్రయస్త్రిగుంశస్తోమః ఏకయాస్తువత ప్రజాధీయంత ప్రజాపతిరధిపతిరాదేత్తుభిరస్తువత బ్రహ్మాదృజ్యత బ్రహ్మణస్పతిరధిపతిరాదేత్ పంచభిరస్తువత భూతాన్యదృజ్యంత భూతానాంపతిరధిపతిరాదేత్ సప్తభిరస్తువత సప్తర్షయోదృజ్యంత ధాతాధిపతిరాదేత్ నవభిరస్తువత పితరోదృజ్యంతాదిరధిపత్యాదేకాదశభిరస్తువతర్తవోదృజ్యంతార్తవోధిపతిరాదేత్ త్రయోదశభిరస్తు అసృజ్యంత సంవత్సరాధిపతిరాధి పంచదశభిరస్తువత క్షత్రమధిజతేంద్రోధిపతిరాధి సప్తదశభిరస్తువత పశవోధిజ్యంత బృహస్పతిరధిపతిరాధి నవదశభిరస్తువదిహోద్రార్యావసృజ్యేతామహోరాత్రే అధిపత్యాస్తువదేకసభాశవోధిజ్యంత బ్రహ్మాధిపతిరాధి త్రయోవిగుంశత్యాస్తువదక్షత్ర పశవోధిర్జంత పూజాధిపతిరాధే పంచ విగుంశత్యాస్తువతారణ్యా పశవోధిర్జంత వాయురధిపతిరాధే సప్త విగుంశత్యాస్తువద్యావా పృథివీవ్యైతాం వసవో రుద్రా ఆదిత్యానువ్యాయం తేజామాధిపత్యవాధే నవ విగుంశత్యాస్తువద వనస్పతయోధిర్జంత సోమోధిపతిరాధే ఏకత్రిగుంశదాస్తువద ప్రజా అధిర్జంత యావానాంచాయా ధిపత్యమాధే త్రయస్త్రిగుంశాస్తువద భూతాన్యథామ్యన్ ప్రజాపతిః పరమేష్ట్యధిపతిరాధే యమేవ సాయా ప్రథమా వ్యౌచ్ఛదంతరస్యాంచరది ప్రవిష్టా వధోర్గజారణమగజ్జనిత్రే త్రయనేనాం మహిమానః సజంతే ఛందస్పతి ఉషసాపేపి శామే సమానయ్యో నిమను సంచరంతి సూర్యవత్రే విజరద ప్రజాలేతం కృణ్వాణే అజరే భూరిరేతసా పంథామనుతిస్రాగుస్తయో ఘర్మాసో అనుజో విషాగుః ప్రజామేకారక్షత్యోర్జమేకా ప్రతమేకారక్షతి దేవయూనాం చతుష్టోమా అభవద్యాధీయాయజ్ఞస్య పక్షావృషయా భవంతి గాయత్రేం దృష్టుభం జగదేమ దృష్టుభం గృహదర్కైం జానాస్సు మదాభరం నిజం పంచభిర్ధాతా విదథా విదయ్యత్తా రాగస్వసేజయత్ పంచ పంచ తాసామయంతి ప్రేమేణ పంచనారూపాణి కృతమోపసానాః త్రిగుంశత్స్వసారముపయంతి నిష్కృతం సమానం కేతుపతి ముంచమానాః విదోగస్తన్వదే కమయ ప్రజానతే మధ్యే ఛందన పరియంతి భాస్వతే యమదిష్పదే ప్రతిముంచతే నహోరాత్రీ దేవీ భూర్యస్య వ్రతాని విపశ్యంతి పశవో జాయమానా నానారూప మాతురస్య ఉపస్థే ఏకాష్టకాతపదాదప్యమానా ద్విజానగర్భం మహిమానమింద్రం తేన దస్యోన్వ్యతహంత దేవాహంతాసురాణామభవక్షయేభిః అనానుజామనుజాం వామకర్త సత్యం వదంత్యన్విక్షయేదరే బహుజాతమస్య సుమతో యథా యోజమన్యావో అన్యామతిమా ప్రయుక్త అభోన్మమ సుమతో విశ్వవేదా ఆష్టప్రతిష్టామవిదద్ధిగాధం బహుజాతమస్య సుమతో యథా యోజమన్యావో అన్యామతిమా ప్రయుక్త పంచవ్యుష్ణ పంచదోహాగాం పంచనాన్నే మృతమో న పంచ పంచదశ పంచదశేన కృప్తాః సమానమోర్ధేనభిలోకమేకం ఎతస్య గర్భ ప్రథమా వ్యోషుష్యమామేకామహిమానం విభక్తి సూర్యస్యైకాచరదర్శితేను ధర్మస్యైకాసుమితైకాన్నిగచ్చతి యా ప్రథమా వ్యౌచ్ఛత్సాధేనరభవద్యమే సా నః పయస్పతి ధుక్ష్మోత్తరాముత్తరాగు సమా శుక్రణానపథాజ్యోనిరాగాశ్వరోపాసుకేతు సమానమర్థగస్వస్యమానామిభ్రతి జలామజల ఉషాగాం పత్రే ప్రథమేగమాగాగంధా నేత్రే ప్రజానా బుధోక్షత్రేంజయసి సర్వమన్యత్ అగ్నే జాతాన్ ప్రణుదాన సపత్రాన్ ప్రత్యజాతాన్ జాతవేదోనుదస్వ అస్మేదే సుమనా అహేణం తమస్యాగం శర్మన్ త్రివరోధ ఉద్భిదే సహసా జాతాన్ ప్రణుదాన సపత్రాన్ ప్రత్యజాతాన్ జాతవేదోనుదస్వ అధినాబ్రోహితుమనస్య మానో వయజ్ఞస్యామ ప్రణుదాన సపత్రాన్ చతుశ్చత్వారింశస్తోమోవచ్చోగ్రవిణకుంషోడశస్తోమవోజోగ్రవిణం పృథివ్యా పురేషమస్యప్సో నామ ఏవశ్చందో పరివశ్చంద శంభోశ్చంద పరిభోశ్చంద ఆచ్ఛందో మనశ్చందో వ్యధశ్చంద సింధుశ్చందస్వ ముద్రం ఛందస్వ నిలం ఛందస్వ యచ్ఛందో వియచ్ఛందో బృహచ్ఛందో రథంతరం ఛందో నికాయచ్ఛందో వివధశ్చందో గిరచ్ఛందో బృహచ్ఛందస్సష్టుప్ఛందో నష్టుప్ఛందః కతుర్ఛందః త్రిగుర్ఛందః కావ్యం ఛందో భువంఛంద పదపం ందోక్షరపంక్షందోష్టాలపంక్షందోభృద్వాంఛంద ప్రచ్ఛంద పక్షందేవ్ఛందో పరివశ్చందో వయశ్చందో వయస్కృందో విశాలం ఛందో విష్పర్ధాందరిందో దూరోహణం ఛందో కాంకం ఛందో